శుక్లయజుర్వేదాంతర్గత బృహదారణ్యకోపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. బృహదారణ్యకోపనిషత్ సప్తమ అధ్యాయః అథ ప్రథమం బ్రాహ్మణం. మంత్ర 1v.i.1. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం 3 ఖం బ్రహ్మ ఖం పురాణం వాయురం ఖమితి హస్మాః కౌరవ్యాయణి పుత్రో వేదోయం బ్రాహ్మణ విదుర్వేదైనేన యద్వేదితవ్యం. 1 ఇతి ప్రథమం బ్రాహ్మణం. శ్లో పూర్ణం అదః పూర్ణం ఇదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. పరమాత్మా అదః పూర్ణం. అయ్యది పూరించినది, వర్ధిల్లినది, నిరాకారము, సంపూర్ణము, ఆకాశము వలె సర్వవ్యాపకము, అట్టి కారణ రూపముగు పరతత్వ పురుషుడు సర్వదా స్వయముగా పూర్ణుడే. ఇదం జగత్తు పూర్ణం. అనేక విశేషములతో కూడిన ఈ దృశ్య జగత్తు పరమాత్మచే పూరించబడినది. పరమాత్మ నుండి వర్ధిల్లునట్టిది, సాకారము సర్వత్ర వ్యాపింపజేయబడినది, కార్యరూపము దృశ్యరూపమై ఉన్నది. ఆధేయము అట్టి ఈ కార్యరూప జగత్తు కూడా నిరాకార జలములో సాకార తరంగములవలే పూర్ణమే. ఇదం జీవో పరమాత్మ యొక్క అంశగా జీవాత్మ కూడా పూర్ణుడే. పూర్ణమగు పరమాత్మ నుండి పూర్ణమగు ఈ జగత్తు జీవాత్మలు ప్రదర్శితమగుచుండగా కూడా స్వస్వరూప పరమాత్మ పూర్ణముగానే ఉన్నారు. అదియే నేను. 7.1. ప్రథమ బ్రాహ్మణము అఖలకాండము. ఓం ఖం బ్రాహ్మణము అథ ద్వితీయం బ్రాహ్మణం. మంత్ర 1v.2.1. త్రయః ప్రజాపత్యాః ప్రజాపతౌ పితరి బ్రహ్మచర్యము శుద్ధేవా మనుష్య అసురా ఉషిత్వా బ్రహ్మచర్యం దేవా ఊచుర్బ్రవీతు నో భవానితి తేభ్యో హైతదక్షరమువాచదా ఇతి వ్యజ్ఞాశిష్ట ఇతి వ్యజ్ఞాశిష్మేతి హోచుర్దామేతేతి నాథేత్యోమితి హోవాచ వ్యజ్ఞాశిష్టేతి. 1.1. ఓం 3 ఊ ఖం బ్రహ్మ ఖం పురాణం. ఓం ఖం బ్రహ్మ. ఈ ఎదురుగా ఉన్న ఆకాశము ఓంకారార్థమగు బ్రహ్మస్వరూపమే. ఓం బ్రహ్మాకాశము. ఓం అని ఉచ్చరిస్తూ భౌతికాశమును ఉపకరణంగా చేస్తూ పరమాత్మను ధ్యానించాలి. ఖం ఆకాశము. భూ జల అగ్ని వాయువుల కంటే మునుముందే ఉన్నది కనుక సనాతనము పురాణము మొదలే గల సూక్ష్మతత్వము వాయురం ఖం ఇతి. హస్మాహ కౌరవ్యాయణి పుత్రో వాయువునకు ఆధారము ఆకాశము అయి ఉన్నది. ఆకాశమే బ్రహ్మముగా ఉపాసించాలి అని కౌరవ్యాయణి యొక్క పుత్రుడగు ఒక ఋషి చెప్పు సిద్ధాంతము. వేదో అయం బ్రాహ్మణ విదుహ వేదైనేన యత్ వేదితవ్యం. ఈ ఓంకారమే వేదరూపము అని వేదవేత్తలు ప్రకటన చేయుచున్నారు. ఏ ఆత్మ గురించి ఈ జీవుడు తెలుసుకోవాలో అట్టి ఓంకార బ్రహ్మమును ఓం ఖం ఆకాశమును వెకాంట్ స్పెస్ ఓంకార రూపముగా ఉపాసించటము అనుసాధనను ఆశ్రయించదముగాక. ఇతి ఖం బ్రాహ్మణం నామ ప్రథమ బ్రాహ్మణం. 7.2. ద్వితీయం బ్రాహ్మణము ప్రజాపత్య బ్రాహ్మణము అథ ద్వితీయం బ్రాహ్మణం. మంత్ర 1v.2.1. త్రయః ప్రజాపత్యాః ప్రజాపతౌ పితరి బ్రహ్మచర్యము శుద్ధేవా మనుష్య అసురా ఉషిత్వా బ్రహ్మచర్యం దేవా ఊచుర్బ్రవీతు నో భవానితి తేభ్యో హైతదక్షరమువాచద ఇతి వ్యజ్ఞాశిష్ట ఇతి వ్యజ్ఞాశిష్మేతి హోచుర్దామితేతి నాథేత్యోమితి హోవాచ వ్యజ్ఞాశిష్టేతి. 1.1. త్రయాః ప్రజాపత్యాః ప్రజాపతౌ పితరి బ్రహ్మచర్యం ఊషః దేవా మనుష్య అసురా ఉషిత్వా బ్రహ్మచర్యం దేవా ఊచుః బ్రవీతు నో భవాన్ ఇతి. బ్రహ్మమును సిద్ధించుకోవటానికే ఆకాశమును పరమాత్మగా ఉపాసించటమంటే నిరాకార ఈ నిర్గుణతత్వమును ఉపాసించటమే. అయితే ఏకాగ్రతకు ఆకాశము కష్టతరమైన ఉపాసన. అందుచేత సత్వగుణ సంపన్నులు దేవతలు, రజోగుణ సంపన్నులు మనుష్యులు, తమోగుణ సంపన్నులు అసురులు, ఈ త్రిస్వభావములు గల దేవమానవమసుర జీవులు తమను సృష్టించిన సృష్టికర్తయగు ప్రజాపతిని బ్రహ్మదేవుని సమీపించారు. ఓ ప్రజాపతి, మమ్ములను సృష్టించిన స్వామి, మేము బ్రహ్మచర్యమును బ్రహ్మమును ఉపాసించటానికే సాధనమును ప్రసాదించండి అని అభ్యర్థించారు. తేభ్యో హైతత్ అక్షరం ఉవాచ ద ఇతి వ్యజ్ఞాశిష్ట మూడు ఉ ఇతి వ్యజ్ఞాశిష్మేతి హోచోహ దామితేతి నాథేతి ఓం ఇతి. వారందరికీ ప్రజాపతి దాను వర్ణమును ఉపదేశించారు. వారు ఆ ఉపదేశమును బ్రహ్మతత్వమును ఉపాసించుట కొరకే ఉపకరణముగా స్వీకరించారు. దాని బాహ్య అభ్యంతరములలో పలుకుచూ ఆత్మోపాసన చేయసాగారు. కొంతకాలం తర్వాత ప్రజాపతి మొట్టమొదట దేవతలను పిలిచారు. ప్రజాపతి, ఓ దేవతలారా, మీరు దవ్వణమును ఆశ్రయించి ఆత్మోపాసన చేస్తున్నారు కదా, అక్షరముతో అనుసంధానం చేసే యత్నము చేస్తున్నారా? దేవతలు, అవును. హే ప్రజాపతి, పితామహ, మీరు ప్రసాదించిన దవ్వణము అక్షర బ్రహ్మయోగ మార్గముగా ఉపాసిస్తున్నాము. ప్రజాపతి, ద అను వర్ణమునకు ఏమని అర్థము తెలుసుకున్నారో చెప్పండి. వింటాను. దేవతలు, స్వామి, ఇతఃపూర్వము మేము ఇంద్రియ వ్యాపారముల పట్ల ఆకర్షితులమై ఉన్నాము. అందుకే బ్రహ్మమును ఎరుగలేకపోవుచున్నాము. మీరు దాను వర్ణము ద్వారా ఇంద్రియ నిగ్రహము లేని మీరు ఇంద్రియ నిగ్రహము కలవావరలు అవండి అని మాకు బోధించినట్లు గ్రహిస్తున్నాము. మీ పాఠ్యాంశమును ఎరిగి శ్రేయోవాక్యముగా స్వీకరించుచున్నాము. ఇంద్రియ దమమును అభ్యాసంగా ఆశ్రయిస్తున్నాము. దమము హ ఉవాచ హోవాచ వ్యజ్ఞాశిష్టేతి. బ్రహ్మదేవుడు మీరు తెలుసుకోవలసినది తెలుసుకొని సాధనను స్వీకరించారు. మంచిది, కొనసాగించండి. శుభము అగుగాక. వెళ్ళిరండి. మంత్ర 2v.2.2 అథహైనం మనుష్య ఉచుబ్రవీతు నో భవానితి. తేభ్యో హైతదేవాక్షరమువాచ ద ఇతి వ్యజ్ఞాశిష్ట ఇతి వ్యజ్ఞాశిష్మేతి హోచుర్దత్తేతి నాథేత్యోమితి హోవాచ వ్యజ్ఞాశిష్టేతి 2 అథ హి ఏనం మనుష్య ఉచుః బ్రవీతు నో భవాన్ ఇతి. తేభ్యో హైతత్ ఏవ అక్షరం ఉవాచ ద ఇతి వ్యజ్ఞాశిష్ట 3 ఇతి వ్యజ్ఞాశిష్మే ష్టేతి హ ఉచు దత్తేతిన ఆతేథేతి ఓం ఇతి. హోవాచ హ ఉవాచ వ్యజ్ఞాశిష్టేతి. అప్పుడు ప్రజాపతి మానవులను పిలిచారు. ప్రజాపతి, ఓ మానవులారా, ఏమి చేస్తున్నారు? మానవులు, హే భగవాన్, పితామహ, సృష్టికర్త, నిర్గుణము నిరాకారము అగు ఓంకార సంజ్ఞ ఆత్మోపాసన కొరకే మీరు మాకు త్రోవ చూపిన విధంగా దం వర్ణోపాసనం ఉపక్రమించి నిర్వర్తిస్తూ ఉన్నాము. ప్రజాపతి, అట్లాగా అక్షర బ్రహ్మోపాసనకు నేను సూచించిన దంవర్ణమును ఏ రూపముగా అన్వయించుకొని ఉపాసిస్తున్నారు? దంవర్ణమును అందించుచున్నప్పుడు నా ఉద్దేశ్యమును గ్రహించారా? మానవులు, అవును మహాత్మా. హే సర్వాంతర్యామి, దాను అక్షరము ద్వారా దానము చేయండి అని చెప్పుచున్నట్లుగా సమన్వయించుకున్నాము. ఓ మానవులారా, లోభగుణము నుండి బయటకు రండి, దానము అననది అభ్యసించండి అని బోధిస్తున్నట్లు భావిస్తున్నా. ప్రజాపతి, సరిగ్గా అర్థం చేసుకున్నారు. దవణము ద్వారా లోభగుణమును తొలగించుకొని ఆత్మతత్వజ్ఞులు అయ్యిదరుగాక. వెళ్ళిరండి. మంత్ర 3v.2.3 అథ హైనమసుర ఉచుబ్రవీతు నో భవానితి. తేభ్యో హైతదేవాక్షరమువాచ ద ఇతి వ్యజ్ఞాశిష్ట ఇతి వ్యజ్ఞాశిష్మేతి హోచుర్దయధ్వమితి నాథేత్యోమితి హోవాచ వ్యజ్ఞాశిష్టేతి తదేతదేవైషా దైవీ వాగనువదతి స్తనైక్నుర్దదద ఇతి దామ్యతదత్తదయధ్వమితి తదేతత్రేగుం శిక్షేద్దమం దానం దయామితి 3 ఇతి ద్వితీయం బ్రాహ్మణం. 3 అథ హి ఏనం అసురా ఉచుః బ్రవీతు నో భవాన్ ఇతి. తేభ్యో హి ఏతత్ ఏవ అక్షరం ఉవాచ ద ఇతి వ్యజ్ఞాశిష్ట 3 ఇతి వ్యజ్ఞాశిష్మేతి హ ఉచుః దయధ్వం ఇతి నాథేతి ఓం ఇతి హోవాచ వ్యజ్ఞాశిష్టేతి. ప్రజాపతి, ఓ అసురులారా, మీరిట్లా అక్షర బ్రహ్మయోగ సాధన చేస్తున్నారు? అసురులు, పితామహ, సృష్టికర్త, మేము మీరు ప్రసాదించిన మార్గము అగు దను ఉపదేశిస్తున్నాము. ప్రజాపతి, దాను అక్షరమును ఏమని తెలుసుకున్నారు? అసురులు, మేము క్రూరులమై దయదాక్షిణ్యములు లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నాము. అందుచేత మీరు దాకు దయ, సహప్రాణులయందు దయ దాక్షిణ్యము కలిగి ఉండండి అని బోధించినట్లు మేము అర్థము చేసుకుంటున్నాము. సహజీవులందరి పట్ల దయ చూపటమే ఓంకారోపాసనగా భావిస్తున్నాము. ప్రజాపతి, సరియే, మీరు నా ఉద్దేశ్యమును గ్రహించారు. ఇదియే ఆత్మోపాసన మీకగుచుండునుగాక. తత్ ఏతత్ ఏవ ఏషా దైవివాక్ అనువదతి స్తనైత్నోహ దదదైతి దామ్యత దత్త దయధ్వమితి తదేతత్ త్రయం శిక్షేత్ దమం దానం దయాం ఇతి. ఈ విధంగా దం వణోపాసన దేవతామానవ అసుర త్రివిధ జీవుల ఉపాసన క్రమముగుచున్నది. ఈనాటికి కూడా మేఘ గర్జన రూపముతో దదదాను దైవీవాణిచే వినిపించబడుచూ ఉన్నది. దంభ్ దమము ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండండి. దంభ్ దానము చేయండి. దంభ్ దయా గుణము కలిగి ఉండండి అనునది ప్రజాపతి మనందరికీ ఇచ్చు మంత్రము. త్రివిధ జీవులు వారి హృదయాకాశములో కలిగియున్న సంస్కారములనుసరించు త్రివిధ బోధితులు ఆయా అర్థము స్వీకరించసాగారు. ప్రజాపతి దదదనంటూ దకారమును మూడుసార్లు ఉచ్చరించగానే త్రివిధ జీవులు ఇవారి వారి సందేహములను, స్థితులను అనుసరించి అర్థమును గ్రహించారు. అక్షర బ్రహ్మోపాసన చేసి సర్వసమస్వరూపమగు బ్రహ్మభావన సిద్ధింపజేసుకును నిమిత్తమై ఓంకారోపాసనగా 1. దమము ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండండి. 2. దానము చేయండి. 3. దయను చూపండి అను మూడు మంత్రములు ప్రవర్తన పూర్వకంగా అభ్యాసము చేయండి, నేర్చుకోండి అని ప్రజాపతిచే జీవులందరికీ బోధించటమైనది. ఇతి ప్రజాపత్య బ్రాహ్మణం నామ ద్వితీయం బ్రాహ్మణం. 7.3 తృతీయం బ్రాహ్మణం హృదయ బ్రాహ్మణం అథ తృతీయం బ్రాహ్మణం. మంత్ర 1.V.3.1 ఏష ప్రజాపతిర్య హృదయమే తద్బ్రహ్మేతత్సర్వం తదేతత్ర్యక్షరగ్ హృదయమితి హృ ఇత్యేకమక్షరం హ్యహరంత్యస్మై స్వాశ్చాన్యే చయ్య ఏవం వేద. ద ఇత్యేకమక్షరం దదత్యస్మై స్వాశ్చాన్యే చయ్య ఏవం వేద. యమిత్యేకమక్షరమేతి స్వర్గం లోకం య ఏవం వేద 1. ఇతి తృతీయం బ్రాహ్మణం. 1. ఏష ప్రజాపతయః యత్ హృదయం ఏతత్ బ్రహ్మ ఏతత్ సర్వం. ఈ జీవుని హృదయమే ప్రజలను సృష్టించే ప్రజాపతి సృష్టికర్త యొక్క సామ్రాజ్య విశేషము. సర్వభావాలకు, ఆలోచనలకు, అనుభూతులకు అనుభవస్థానము హృదయమే. హృదయమే బ్రహ్మ. సకల ప్రాణులయందు హృదయము దేశకాల పరిచ్ఛేదము లేనిదై ఉన్నది కనుక ఆత్మయే అయి ఉన్నది. సర్వమునకు ఆత్మ హృదయమే. సమస్తము అక్షర పరబ్రహ్మస్వరూపమే. తదేతత్ర్యక్షరం హృదయం ఇతి హృ ఇత్యేకం అక్షరం అభిహరంతి అస్మై స్వాశ్చ అన్యే చ య ఏవం వేద. ద ఇత్యేకం అక్షరం దదతి అస్మై స్వాచ్ఛాన్యే చ య ఏవం వేద. హృదయం అను పేరు గల శబ్దములోని మూడు అక్షరములలోని ఒక్కొక్క అక్షరమును ఏకాక్షరముగా ఉపాసించుటచే ఈ మానవుడు విశేష ఫలమును పొందుచున్నాడు. హృబ్రహ్మస్వరూపము కనుక హృహృదయ బ్రహ్మోపాసన అబ్రహ్మోపాసనగా చెప్పబడింది. దాను అక్షరమును బ్రహ్మముగా అక్షర బ్రహ్మోపాసన ఉపాసించటము చేత జీవునికి ఇంద్రియములను, వాటి ఇంద్రియ శక్తులను ఉపయోగించేటప్పుడు స్వచ్ఛత ప్రసాదిస్తున్నది. యం ఇత్యేకం అక్షరం ఏతి స్వర్గం లోకం య ఏవం వేద. ఉపాసించువారు దేవతల నివాసమగు దేవలోకము పొందుచున్నారు. హృదయమును నామ బ్రహ్మముగాను పరబ్రహ్మముగాను ఎవ్వరు ఉపాసిస్తారో వారు మహత్తరమగు విశేష ఫలము పొందుచున్నారు. స్వర్గలోకమును మరణానంతరము సుఖమయ లోకములను ప్రాప్తింపజేసుకుంటున్నారు. య ఎప్పటికీ ఏర్పడినదై అక్షరము అయి ఉన్నట్టిది. యం సత్తత్ సత్యం, యం హృత్ తత్ హృదయం, యం అభిదం తత్ అభ్యుదయం ఇతి బృహదారణ్యకోపనిషత్. సప్తమాధ్యాయే హృదయ బ్రాహ్మణం నామ తృతీయ బ్రాహ్మణం. 7.4 చతుర్థం బ్రాహ్మణం సత్య బ్రాహ్మణం అథ చతుర్థం బ్రాహ్మణం. మంత్ర 1.V.4.1 తద్వై తదేతదేవ తదాస సత్యమేవ సయో హైతం మహధ్యక్షం ప్రథమజం వేద సత్యం బ్రహ్మేతి జయతి మాదిలోకాంజిత ఇన్వసవసద్ యా ఏవమే తన్మహధ్యక్షం ప్రథమజం వేద సత్యం బ్రహ్మేతి సత్యం హేవ బ్రహ్మ 1 ఇతి చతుర్థం బ్రాహ్మణం. 1 తద్వై తత్ ఏతత్ ఏవ తదాస సత్యమేవ సయో హైతం హి ఏతం మహధ్యక్షం ప్రథమజం వేద సత్యం బ్రహ్మేతి జయతి ఇమాల్లోకాన్. ఇంతకు ముందు చెప్పబడినట్లుగా హృదయము పరబ్రహ్మస్వరూపమే. హృదయము మూర్తము విత్ ఫోర్మ్, అమూర్తము విత్ ఆర్ట్ ఫోర్మ్ కూడా. మాటర్ ఎనర్జీ పదార్థము శక్తిల కలయిక కూడా. అనగా పంచభూతాత్మకము మరియు భూతజగత్తుకు ఆవలది శంకర భాష్యము. హృదయమే సత్యము. ఎవడైతే హృదయమును సృష్టికి మొట్టమొదటగా ఉన్నట్టి బ్రహ్మదేవుడే అని భావన చేస్తూ పంచభూతాత్మక శక్తి సమన్వితమగు తత్వబ్రహ్మముగా దర్శిస్తూ ఉపాసిస్తాడో, సత్యస్వరూపంగా గమనిస్తాడో, అట్టివాడు ముల్లోకములను జయించగలడు. జిత ఇన్వసావసద్య ఏవం ఏతం మహధ్యక్షం ప్రథమజం వేద సత్యం బ్రహ్మేతి సత్యం హి ఏవ బ్రహ్మ. ఆతనికిక ముల్లోకములలో శత్రువులు ఉండరు. ఎందుకంటే ముల్లోకములు ఆతని హృదయమునందే విరాజిల్లిచున్నవగుచున్నాయి. ఆతడు హృదయస్వరూప బ్రహ్మ అయి స్వకీయ హృదయాంతరంగముగా సర్వము సందర్శిస్తున్నాడు. ఆతనికి తన దృష్టియే సృష్టిరూపమని తెలియవస్తోంది. ఇదంతా నా కథారచనయే అనుకున్నవానికి తాను వ్రాసిన కథలో తనకు శత్రువులెవరుంటారు? అట్టి సృష్టి ప్రారంభమునకు మునుముందే గల హృదయమే బ్రహ్మము. అదియే బ్రహ్మదేవుని స్వరూపము, సత్యస్వరూపము. స్వకీయ హృదయమునే సృష్టికర్త అగు బ్రహ్మదేవుని స్వరూపంగా తెలుసుకున్నవానికి ఈ త్రిలోకములు తన గృహ ప్రాంగణములో తనచే క్రీడగా నిర్మించుకున్న ఆటస్థలముల వంటివగుచున్నాయి. ఆతనికి తనయందలి తన కల్పనలో శత్రువులెవ్వరు, మిత్రులెవ్వరు? కనుక ఇదంతా నా హృదయములోనిదే అని దృశ్యజగత్తు ఉపాసించబడుగాక. హృదయమును సత్యమగు బ్రహ్మముగా గమనించటమే సత్యలోకమగు బ్రహ్మలోక ప్రాప్తి. అథ పంచమం బ్రాహ్మణం. మంత్ర 1.V.V.1 అప ఏవేదమగ్ర ఆసుస్త ఆపహ సత్యమసృజంత సత్యం బ్రహ్మ బ్రహ్మ ప్రజాపతిం ప్రజాపతిర్దేవాంస్తే దేవాహ సత్యమే ఉపాసతే తదేతత్ర్యక్షరగ్ సత్యమితి. స ఇత్యేకమక్షరం తిత్యేకమక్షరం యమిత్యేకమక్షరం ప్రథమోత్తమే అక్షరే సత్యం మధ్యతోనూతం తదేతదనృతముభయతహతతః సత్యేన పరిగృహీతం సత్యభూయమేవ భవతి. నయనం విద్వాంసమనూతగ్ హెనస్తి 1.2 ఆప ఏవ ఇదం అగ్ర ఆసుహ తా ఆపహ సత్యం అసృజంత సత్యం బ్రహ్మ ప్రజాపతిం. అట్టి సత్యబ్రహ్మము బుద్ధికి ప్రకటనమగుటకు ఉపాసించు విధానము చెప్పుకుంటున్నాము. ఈ జగత్తు సృష్టికి పూర్వము అప్ ఆపహ ద్రవము రూపమున ఉండి ఉన్నది. వికారరూపమగు ఈ జగత్తు సృష్టికి ముందు ఉదకమునందు ఉన్నది. ఉదకము ఆపహ ద్రవము, ద్రవములో తక్కిన 4 భూతములు సూక్ష్మరూపమున ఉన్నాయి. అట్టి ఆపహ జలము ఆ తరువాత సత్యమును సృష్టించింది. అట్టి సత్యస్వరూపుడే సకల ప్రాణులను తన గర్భమున కలిగి ఉన్న మొదటి సృష్టియగు హిరణగర్భుని జననము. ప్రజాపతయః దేవాగ్ తే దేవాః సత్యమేవ ఉపాసతే తత్ ఏతత్ త్ర్యక్షరం సత్యమితి. స ఇతి ఏకం అక్షరం, తి ఇతి ఏకం అక్షరం, యం ఇతి ఏకం అక్షరం, సతియం ప్రథమా ఉత్తమే అక్షరే సత్యం మధ్యతో అనూతం తదేతత్ అనూతం ఉభయతః సత్యేన పరిగృహీతం సత్యభూయం ఏవ భవతి. నయనం విద్వాంసం అనూతం హినస్తి. అటు తరువాత ఆ హిరణ్యగర్భుడు రకరకాల జీవరాశులకు సృష్టికర్త ఆగుచున్నారు. కనుక ఆయనయే ప్రజాపతి. ఏకమగు బ్రహ్మమే బ్రహ్మదేవుని రూపముగా అయి అనేకమగు ఈ సమస్తమును కల్పించుకొని వినోదిస్తోంది. తత్ విధానము సత్యము హిరణ్య గర్భుని విరాట్ పురుషుని సృష్టిస్తోంది. ఆయనే చతుర్ముఖ బ్రహ్మ. ఈ చతుర్ముఖ బ్రహ్మ విరాట్ పురుషుని బ్రహ్మాండములను భావన చేయు భావికుని సృష్టిస్తున్నారు. విరాట్ పురుషుడు సృష్టికరకై చూపు, వినికిడి, స్పర్శ, రుచి, పలుకు ఇత్యాది దివ్యశక్తులను దృశ్యములో సృష్టిస్తున్నారు. వీరే దేవతలు. దివ్య ప్రజ్ఞారూపులు, అశరీరులు, అగు ఆ దేవతలు సత్యము అనే మూడు అక్షరములను ధ్యానించుచున్నారు. సతయం సత్యం, సా సత్, ఉనికి సత్యమైనవి, ఎప్పటికీ నశించనిది, తాత్ త్రికాలములుగా ఉనికి బీయింగ్ రూపము కలిగి ఉన్నట్టిది, మృత్యుస్వరూపమైనది, జనించి నశించినది, మార్పు చేర్పులకు ప్రతీక ఈ తావను అక్షరము వ్యక్తము. సృష్టి సయ్యను మార్పు చెందని నశించని సత్యమును గ్రహించినప్పుడు అట్టి సత్య పరిగ్రహణము యొక్క ఆధిక్యత చేత మధ్య గల మార్పు చెందే విషయమే అవిషయముగుచున్నది. సృష్టికి ముందు సత్యమే వేంచేసినదై ఉన్నది, లయము తరువాత కూడా శేషించినది సత్యమే. త ఆ రెంటి మధ్య ఆస్ ఇన్ బిట్వీన్ కనిపించేది అనృతము, కల్పన, ఊహాకల్పితము. ఈ విధముగా ఎవ్వరూ ఈ సృష్టిని ఆదాంతస్థానములలో నిలకడ కలిగి ఉన్న సత్యమును దర్శిస్తారో అట్టి విద్వాంసుడు మృత్యువుకు విషయము కాడు, మృత్యువుచే బాధింపబడడు. పైగా మృత్యువే అతనికి అపకరణము వంటిది అగుచున్నది. వివరణ మృత్యుస్సర్వ హరత్యాహం ఉద్భవశ్చ భవిష్యతాం భగవద్గీత. సత్యం య సత్ అయం సత్ య అయం సత్యే ఈ రూపంగా జలములో తరంగాలు వలె పొందబడుతోంది. సత్ ఉనికి బీయింగ్, చిత్ ఎరుక నోయింగ్, ఆనందం ఆనందించటము ఏంజోయింగ్, అయం ఆత్మాలక్షణమితి శంకర భాష్యము. సమార్పు చెందనిది, తమార్పు చెందునది, ఈ రెండిటి కలయికయే ద్రష్ట దృశ్యములు. ఇది సత్య బ్రాహ్మణం నామ చతుర్థ బ్రాహ్మణం. ఏడు ఐదు పంచమం బ్రాహ్మణం సత్యబ్రహ్మ సంస్థాన బ్రాహ్మణం. మంత్ర రెండు V.V.2 తద్యత్తత్సత్యమసౌ సాదిత్యో య ఏష ఏతస్మిన్ మండలే పురుషో యశ్చయం దక్షిణేక్షన్ పురుషస్తావితావన్యోన్యస్మిన్ ప్రతిష్ఠితౌ రశ్మిభిరేషోస్మిన్ ప్రతిష్ఠిత ప్రాణేరేమముష్మిన్ స యదోత్క్రమిష్యన్భవతి శుద్ధమేవైతన్మండలం పశ్యతి నయనమేతే రశ్మేహ ప్రత్యాయంతి. రెండు ఒకటి తత్యత్ సత్యం అసౌ స ఆదిత్యో, ఏది పరమ సత్యమో అదియే ఆదిత్యుడు అయి ఉన్నది. య ఏష ఏతస్మిన్ మండలే పురుషో యశ్చ అయం దక్షిణే అక్షః పురుషస్తావ ఏతావత్ అన్యోన్య అస్మిన్ ప్రతిష్ఠితౌ రశ్మిభ్యః ఏషో అస్మిన్ ప్రతిష్ఠితః ఆదియత్ పురుషః. జన్మలకు దృశ్యములకు మునుముందే ఆదియందు సర్వకల్పనలకు కారకుడై ఈ సర్వమునకు ఉనికి మాత్రము చేత ప్రేరకుడైన సత్యస్వరూపుడగువాడే ఆదిత్యుడు. మొదలే ఉండి ఆ తరువాత ఈ సమస్తము తన పురుషకారముగా కలవాడు ఆదిత్యుడు. ఆదిత్యుని తేజస్సే ఒకటి ఆకాశంలో సూర్యమండలమునందు, రెండు ఈ జీవాత్మ యొక్క కుడికంటియందు విజ్ఞానస్వరూపుడగు జీవుని కుడికంటిచూపుయందు అభయస్థానములందు సమముగా ప్రకాశించుచున్నది. సూర్యుడు జీవునిలో తన కిరణములచేత ఆధ్యాత్మరూపమగు చూపుగాను, జీవుడు ప్రాణములచేత అతదైన స్వరూపము అయిన సూర్య మండలమునందును ప్రకాశించుచూ పరస్పరము ప్రకాశింపజేసుకొనుచున్నారు. ప్రాణైరయం అముష్మిన్ సయత్ ఉత్క్రమిష్యన్ భవతి శుద్ధం ఏవై తత్మండలం పశ్యతి నయనం ఏతే రస్మేహ ప్రత్యాయంతి. ఇట్లు ఒకరినొకరు ప్రకాశింపజేయు జీవుని ప్రాణశక్తి సూర్యుని తేజోశక్తుల పరస్పరత్వమును ఎవ్వరు ఎరుగుతారో అట్టి కుడికంటిలోని చాక్షుస స్వరూపుడైన సూర్యుడు దేహము త్యజించు ఇచ్ఛ కలిగి ఉన్నప్పుడు తన చూడటము అనే కిరణములను తనలోకి ఉపసంహరించుకొని ఈ జీవుడు ప్రశాంతచిత్తుడు అగుచున్నాడు. కేవల తటస్థరూపమును ఆత్మరూపమును సంతరించుకుంటున్నాడు. ఆత్మను పరిశుద్ధమైన దానివలె తెలుసుకుని ఆస్వాదిస్తున్నాడు. సూర్యునిలోని తేజోరూపము కన్నులోని విజ్ఞామయ పురుష రూపమును ఈ ఉభయము ఏకము, ఒక్కటే కదా అని ఎరిగి భావించి ఉపాసించువానిని ఇక సూర్యకిరణములు బాధ కలిగించనివిగాగుచున్నాయి. మంత్రం 3 V.V.3 యాయేష ఏతస్మిన్మండలే పురుషస్తస్య భూరితి శిర ఏకం శిర ఏకమేతదక్షరం భువ ఇతి బాహూ ద్వౌ బాహూ ద్వే ఏతే అక్షరే స్వరితి ప్రతిష్ఠా ద్వే ప్రతిష్ఠే ద్వే ఏతే అక్షరే తస్యోపనిషద హరితి హంతి పాప్మానం జహాతి చయ ఏవం వేద. 3 2 యాయేష ఏత ఏతస్మిన్ మండలే పురుషః తస్య భూ ఇతి శిరః ఏకం శిర ఏకం ఏతత్ అక్షరం. అట్టి ఆదిత్య మండలాంతర్గతుడు అగు సత్యము అను వేరు గల ఆదిత్య మండల పురుషుడగు హిరణ్య గర్భునిచే సృష్టికర్తచే సృష్టికి ముందు ఉచ్చరించబడిన శబ్దములను వ్యాహృతులు అంటారు. మొట్టమొదట ఉచ్చరించబడిన శబ్దము భూవః. కనుక ఈ భూ వ్యాహృతిని ఆదిత్య మండల పురుషుని తల భూవః ఏకాక్షరమే ఈ భౌతికమైన సమస్తముగా ప్రదర్శనమవుతోంది. 3 ఏకం ఏతత్ అక్షరం భువ ఇతి బాహు ద్వౌ బాహు ద్వే ఏతే అక్షరే సువహ ఇతి ప్రతిష్ట. సమస్త భావనల అనుభూతుల అనుభవముల సంజ్ఞయే 2వ వ్యాహృతి అగు భువః. భువహలో అక్షరములు 2 అయిన విధంగా ఆదిత్య పురాణ పురుషుని బాహువులు భుజములు 2 భువః అనే వ్యాహృతి చేతులను సూచిస్తున్నాయి. ద్వే ప్రతిష్ఠే ద్వే ఏతే అక్షరే తస్య ఉపనిషత్ అహహ ఇతి హంతి పాప్మానం జహాతి చ య ఏవం వేద. స్వహ స్వరము వలె చరణములు కాళ్ళు సమహ స్వహ అహహ పగలు అనేది స్వహకు 2వ పేరు. ఆదిత్య మండల పురుషుని యొక్క రహస్య నామమే ఈ భూవః భువః సువహ అనబడు త్రివ్యాహృతులు. అట్టి ఓం భూ భువః సువహ అను వ్యాహృతులు 1 స్థిరము నిశ్చలము చలనరహితము అగు ఆత్మ యొక్క 2 చంచలమగు వ్యావహారిక ప్రదర్శనము యొక్క ఏకత్వమును సూచిస్తున్నాయి. ఎవడైతే ఆదిత్య మండల పురుషుడగు ఆత్మదేవుని అహహ పగలియే కాంతిపుంజములగు జీవుల జనన గునికి స్థానము అని ఉపాసిస్తాడో అట్టివాడు జగత్తు పట్ల జగత్తు వేరు బ్రహ్మము వేరు అను దోషదృష్టులను త్యజించి వేచున్నాడు. మంత్రం 4 V.V.4 యోయం దక్షిణేక్షన్ పురుషస్తస్య భూరితి శిరః ఏకం శిర ఏకమేతదక్షరం భువ ఇతి బాహు ద్వౌ బాహు ద్వే ఏతే అక్షరే స్వరితి ప్రతిష్ఠ ద్వే ప్రతిష్ఠే ద్వే ఏతే అక్షరే తస్యోపనిషదహమితి హంతి పాప్మానం జహాతి చయ ఏవం వేద. 4 ఇతి పంచమం బ్రాహ్మణం. 4 యో అయం దక్షిణే అక్షన్ పురుషః తస్య భూవః ఇతి శిర ఏకం శిర ఏకమేతత్ అక్షరం. అట్టి ఆదిత్య మండలాంతర్గత పురుషుని ఇక్కడ భౌతిక దేహములో కుడికంటిలో ఉపాసించువాడు విజ్జుడు. ఈ కుడికంటిలోని ఆదిత్య మండల పురుషునికి భూవః ప్రథమ వ్యాహృతి ఏకాక్షరము ఒక్క అక్షరము. ఈ కుడి కంటిలోని ఆదిత్య పురుషుడు ఏకము అక్షరము అయి ఉన్నారు. భువ ఇతి బాహు ద్వౌ బాహు ద్వే ఏతే అక్షరే భువః ఆయనయే ఈ ద్వయీ అక్షరి. వ్యాహృతిగా 2 భుజములు 2 చేతులు కలిగి ఉన్నారు. ఇహాత్మ పరాత్మ 1 జీవాత్మ 2 పరమాత్మ ఆయన యొక్క 2 చేతులు. కనిపించుదానికి మనస్సుతో అర్థము కల్పించువాడై ఉన్నాడు. సువహైతి ప్రతిష్ఠ ద్వే ప్రతిష్ఠే ద్వే ద్వే ఏతే అక్షరే తస్య ఉపనిషత్ అహం ఇతి హంతి పాప్మానం జహాతి చ య ఏవం వేద. సువహ సువహ పగలు అహం ఆ ఆదిత్య మండల పురుషుడే అహం చరణములు. 2 కాళ్ల నడకలు జ్ఞానదృష్టి సునిర్మలమగు ఆబ్సొల్యూట్ అహం నేను ఆయి. ఈ విధంగా భూభువః సువహ ఆదిగా గల వ్యాహృతులే అవయవములుగా గల ఆదిత్య పురుషుడు అను సత్యస్వరూపుడు ఈ జీవుని కుడికంటి యందు అధ్యాత్మపురుడు అహము పగలహం అను రహస్య నామము కలిగి ఉన్నారు. ఆ కుడికంటిలోని ఆధ్యాత్మపురుషుడు సర్వపాపముల నుండి జీవుని రక్షించగలరు. అహం అను రహస్య నామము కలిగి ఉన్నట్టి ఆ సత్యపురుషుని ఎరుగుటచే పాపములు నశిస్తాయి. పాపదృష్టులు వికారాలు సమసిపోతాయి. ఇతి బృహదారణ్యకోపనిషత్ 7వ అధ్యాయే సత్య బ్రహ్మ సంస్థాన బ్రాహ్మణం, నామ పంచమ బ్రాహ్మణం, 7-6 షష్ఠమం బ్రాహ్మణం, మనోబ్రాహ్మణం, అథ షష్ఠం బ్రాహ్మణం. మంత్ర 1V.6.1 మనోమయం పురుషో భాసత్యస్తస్మిన్నంతర్హృదయే యథా వ్రీహిర్వాయవో వా సాయేష సర్వస్య సర్వస్య సనః సర్వస్యాధిపత్యః సర్వమిదం ప్రశాస్తి యదిదం కించ 1 ఇతి షష్ఠం బ్రాహ్మణం. 1 మనోమయో అయం పురుషో భాసః సత్యః తస్మిన్ అంతరహృదయే యథా వ్రీహ్యః వాయవో వాస ఏష సర్వస్య ఈశానః సర్వస్య అధిపత్యః సర్వం ఇదం ప్రశాస్తి యత్ ఇదం కించ. మనస్సు విషయములకు సంబంధించిన ఆలోచన స్రవంతి మనస్సుచే అనుభవమగువాడు కాబట్టి ఆ పరమపురుషుడు ఆదిత్య పురుషుడు మనోమయుడు. మనస్సుకు సాక్షాత్కరించువాడు తావటం చేత కూడా మనోమయుడు. సత్యనిత్య చైతన్య స్వరూపుడగు అతడు మనోమయుడై హృదయములో ధాన్యపు గింజలో బియ్యపు గింజలాగా గోధుమలో గోధుమ గింజలాగా దేహములలో చైతన్య ప్రకాశమే తన ఉనికిగా కలిగి ప్రకాశించుచున్నారు. అట్టి మనోమయ హృదయాంతర్గత చైతన్యరూపుడగు ఆదిత్య పురుషుడే ఈ సర్వమును శాసించువాడు. అనుశాసితారం ఈశానః అతడే ఈ జగత్ మనోబుద్ధిచిత్తహంకారాలకు అధిపతి ద ఓనర్. ఈ దృశ్యములో కనిపించేదంతా నియమించునది శాసించునది పరిపాలిస్తున్నది ఆస్వాదిస్తున్నది తనయందు తానే ఎప్పుడో లయము చేసుకొనుచున్నది కూడా ఆయనయే ఆత్మపురుషుడే. ఇదంతా కూడా ఆయన యొక్క మనోమయ ఉచ్ఛ్వాస నిశ్వాసములే ఊపిరి వదలటము పీల్చటములే. ఇతి బృహదారణ్యకోపనిషత్ 7వ అధ్యాయే మనోబ్రాహ్మణం నామ షష్ఠమ బ్రాహ్మణం. 7-7-7 బ్రాహ్మణం విద్యుత్ బ్రాహ్మణం అథ సప్తమం బ్రాహ్మణం. మంత్ర 1V.7.1 విద్యుద్బ్రహ్మేత్యాహుర్విధానాద్ విద్యుద్విద్యుత్యేనం పాప్మనో యా ఏవం వేద విద్యుద్బ్రహ్మేతి విద్యుద్ధేవ బ్రహ్మ 1 ఇతి సప్తమం బ్రాహ్మణం. 1 విద్యుద్బ్రహ్మ ఇతి ఆహోహ విధానాత్ వితానాత్ విద్యుత్ విద్యతి ఏనం పాప్మనో యా ఏవం వేద విద్యుత్ బ్రహ్మేతి విద్యుద్ధేవ బ్రహ్మ విద్యుత్ హి ఏవ బ్రహ్మ. అట్టి ఆత్మపురుషుడు విద్యుత్ బ్రహ్మము అని కూడా అభివర్ణించబడుచున్నారు. విద్యుద్యుత్ చీకటిని విశేషముగా ఖండించున్నది అజ్ఞానదృష్టులను అజ్ఞానభావములను ఖండించి జ్ఞానమును వెలిగించున్నది. విధానాత్ విద్యుత్ జననము ఉత్పత్తి అనే చీకటిని ఖండించునది కాబట్టి విద్యుత్. ఎవ్వడైతే చీకటిని ఖండించు వెలుగు అగు విద్యుత్ను బ్రహ్మముగా ఎరిగి బ్రహ్మమే విద్యుత్ రూపము అని ఉపాసించుచూ ఉంటాడో అట్టివాణి యొక్క ప్రతికూల పాపములన్నిటినీ ఆ విద్యుత్ బ్రహ్మము ఖండించివేగలదు. ఎందుకంటే విద్యుత్ ప్రకాశము స్వయముగా బ్రహ్మమే కాబట్టి. ప్రకాశము బ్రహ్మము యొక్క లక్షణము కనుక. ఇతి బృహదారణ్యకోపనిషత్ 7వ అధ్యాయే విద్యుత్ బ్రాహ్మణం నామ సప్తమ బ్రాహ్మణం. 7-8 అష్టమం బ్రాహ్మణం వాధ్యేను బ్రాహ్మణము అథ అథాష్టమం బ్రాహ్మణం. మంత్ర 1V.8.1 వాచం ధేనుముపాసీత తస్యాశ్చత్వారః స్తనాః స్వాహాకారో వషట్కారో హంతకారః స్వధాకారస్తస్యై ద్వౌ స్తనౌ దేవా ఉపజీవంతి స్వాహాకారం చ వషట్కారం చ హంతకారం మనుష్యాః స్వధాకారం పితరః తస్యాః ప్రాణఋషభౌ మనో వత్సః 1 ఇత్యష్టమం బ్రాహ్మణం. 1 వాచం ధేనుం ఉపాసీత తస్యాః చత్వారః స్తనాః స్వాహాకారో వషట్కారో హంతకారః స్వధాకారః. వాక్కు రుక్సామేజుర్ సామవేదములు వాక్కు శబ్దము యొక్క రూపము. అట్టి వాక్కును కామధేనువుగా పాలిచ్చే ఆవుగా ఉపాసించటము చెప్పబడుతోంది. అట్టి వాక్కు అను కామధేనువుకు 4 స్థనములు ఉన్నాయి. ఆ 4 స్థనముల నుండి జీవుల కొరకే పాలు ఆహారము స్రవిస్తున్నాయి. ఈ వాక్ రూప కామధేనువు యొక్క 2 స్థనముల నుండి స్రవించు ఆహారమును దూడల వంటి దేవతలు ఆశ్రయించి జీవిస్తున్నారు. 1 స్వాహాకారము 2 వషట్కారము అందుకే స్వాహ వషట్ పేర్లతో యజ్ఞమంత్రములు గానం చేస్తున్నాయి. 1-2 దేవతల కొరకు ఆహారము ఇచ్చు స్తనములు. 3 హంతకారము మానవులకు అన్నము ఇచ్చు స్తనము. 4 స్వధాకారము పితృదేవతలకు కవ్యము పిండము ఇచ్చు స్తనము. తస్యా ద్వౌ స్తనౌ దేవా ఉపజీవంతి స్వాహకారం చ వషట్కారం చ. హంతకారం మనుష్యార్హ స్వధాకారం పితరః తస్యాః ప్రాణఋషభో. మనోవత్సః స్వాహా దేవతలకు సమర్పణగా చెప్పు శబ్దము. వషట్ అగ్నియందు వ్రేల్చు హవిస్సుల సమర్పణ శబ్దము. హంత అతిథికి పెట్టబడుచున్న అన్నము మొదలైనవి. స్వధా పితృదేవతలకు టు ద డివైన్ ఎంటిటీస్ హూ ఆర్ మెయింటైనింగ్ ఆర్ ఫిజికల్ బాడీస్ టు బి అలైవ్ ఆక్టివ్ అండ్ సర్వైవ్ సమర్పణగా చెప్పు శబ్దము. వాక్కు అనువావుకు ఆబోతు ఋషభము వంటిది ప్రాణము, ఎందుకంటే ప్రాణము ద్వారానే వాక్కురూపధేనువు ఆవు ఉత్పన్నమవుతోంది. మనస్సు ఆవు దూడ వంటిది. మనస్సు ద్వారానే మనస్సు సంకల్పించినదే వాక్ రూపధేనువుగా వెలువడుతోంది. 1 దేవతల కొరకై స్వాహ. 2 వషట్ దేవతలకు ఆహారము అన్నము హవిస్సు ఇవ్వబడుచున్నది. 2 మనుష్యుల కొరకై ఇదిగో ఆహా శబ్దములచే అన్నము ఇవ్వబడుచున్నది. అందుకే హంత ఇదిగో ఆహా అని హంతకారములో కూనవులు జీవులు చేర్చబడుచున్నారు. హంత అతిథి దేవతా సమర్పణము అని కూడా ఇదిగో ఇది తీసుకోండి అని భిక్ష స్వీకరించు వానితో అంటాము కదా. 3 పితృదేవతల కొరకై స్వధ అని పలుకుచూపిండ సమర్పణ నుండి అన్ని సమర్పణములు చేయబడుచున్నాయి. ఈ విధంగా వాక్రూపధేనువును బ్రహ్మగా ఉపాసించువాడు వాక్రూప బ్రహ్మమును పొందుచున్నాడు. ప్రాణము ఎద్దు వృషభము, వాక్కు ఆవు ధేనువు, మనస్సు ఆవుదూడ అను ఉపాసన. ఇది బృహదారణ్యకోపనిషత్ 7 అధ్యాయే వాగ్ధేను బ్రాహ్మణం నామాష్టమో బ్రాహ్మణం. 7-9 నవమం బ్రాహ్మణం వైశ్వానరాజ్ఞి బ్రాహ్మణము అథ నవమం బ్రాహ్మణం. మంత్ర 1v.9.1 అయమాగ్నిర్వైశ్వానరో యోయమంతః పురుషే యేనేదమన్నం పచ్యతే యదిదమద్యతే తస్యేష ఘోషో భవతి యమేతత్కర్ణావపిధాయ శృణోతి స యదోత్క్రమిష్యన్ భవతి నయనం ఘోషం శృణోతి. 1 ఇతి నవమం బ్రాహ్మణం. 1 అయం అగ్నేః వైశ్వానరో యో అయం అంతః పురుషే యేన ఇదం అన్నం పచ్యతే యత్ ఇదం యదిదం అద్యతే తస్యేష ఘోషో భవతి యమేతత్కర్ణావపిధాయ శృణోతి స యదా ఉత్క్రమిష్యన్ భవతి నయనం ఘోషం శృణోతి. వైశ్వానరాజ్ఞి ఉపాసన. ప్రత్యక్షమగు అగ్ని యొక్క అపరోక్ష రూపము అవైశ్వానరాజ్ఞి. అది కళ్లకు కనబడనిది కాబట్టి ప్రత్యక్షము కాదు. ఆకలి ఆహారమును అంగీకరించటము ఆహార పచనము మొదలైన కార్యక్రమములు నిర్వర్తిస్తూ దేహములోనే ఉండి ఉన్నది కాబట్టి పరోక్షము కాదు. అందుచేతనే అది అపరోక్షము. ఏ అగ్ని అయితే ఈ వ్యష్టి దేహమునందు స్థానము కలిగియుండి అంతః శరీరియై ఆహారమును పచనము చేయుచున్నదో ఆహారమును స్వీకరించుచున్నదో జఠరాగ్నిగా జఠరము పొట్ట ఎందున్నదో శరీరమంతా ఉష్ణము ఉత్తేజము కలిగించుచున్నదో అదియే వైశ్వానరాగ్ని. అద్దాని ఘోషయే శరీరము నుండి చెవులు మూసుకున్నప్పుడు శబ్దముగా వినబడుచున్నది. అది యోగసాధనకు ఉపాసనాపకరణము ఆగుచున్నది. ఎప్పుడైతే ఈ దేహము నుండి ప్రాణములు బయల్వెడలుచున్నాయో అప్పుడు వైశ్వానర ఘోష చెవులకు వినబడదు. అట్టి వైశ్వానరాగ్ని యొక్క ఉపాసన బ్రహ్మోపాసనమే. చెవులు మూసుకొని వైశ్వానర శబ్దరూపమును వినటము ప్రాణాయామ యోగసాధన కూడా వైశ్వానరోపాసన విధియే. పైపై రీతులుగా మరియు తదిర సాధనాక్రమముల సహాయంతో ఆత్మతత్వజ్ఞాని ఈ జీవితమును సద్వినియోగపరుచుకుంటున్నాడు. ఇతి బృహదారణ్యకోపనిషత్ 7 అధ్యాయే వైశ్వానరాగ్ని బ్రాహ్మణం నామ నవమ బ్రాహ్మణం. 7-10 దశమం బ్రాహ్మణం గతి బ్రాహ్మణం అథ దశమం బ్రాహ్మణం. మంత్ర 1v.x.1 యదా వై పురుషోస్మాల్లోకాత్ ప్రైతి స వాయుమాగచ్చతి తస్మై స తత్ర విజిహితే యథా రథచక్రస్య ఖం తేన స ఊర్ధ్వ ఆక్రమతే. స ఆదిత్యమాగచ్చతి తస్మై స తత్ర విజిహితే యథాలంబరస్య ఖం తేన స ఊర్ధ్వ ఆక్రమతే. స చంద్రమ సమాగచ్చతి తస్మై స తత్ర విజిహితే యథా దుందుభేహ ఖం తేన స ఊర్ధ్వ ఆక్రమతే. స లోకమాగచ్చత్యశోకమహిమం తస్మిన్ వసతి శాశ్వతీయః సమాహ ఒకటి ఇతి దశమం బ్రాహ్మణం. ఒకటి, యదా వై పురుషో అస్మాత్ లోకాత్ ప్రైతి స వాయుం ఆగచ్చతి తస్మై స తత్ర విజిహితే యథా రథ చక్రస్య ఖం తేన స ఊర్ధ్వ ఆక్రమతే. ఈ లోకమునందు శరీరమును విడిచినప్పుడు కూడా వాయువు ప్రాణశక్తితో ఏకమై ముఖ్య ప్రాణరూపమును పొందుచున్నది. ఇంద్రియములు ప్రాణశక్తి ఏకమగుచున్నాయి, మహావాయువు అగుచున్నది. మహావాయువు అతనికి రథచక్రము యొక్క రంధ్రము వంటి మార్గమును త్రోవగా ఇచ్చుచున్నది. అట్టి మహావాయువుచే ప్రసాదించిన మార్గము ద్వారా ప్రాణోపాసుకుడు వాయువు మండలమును దాటివేయుచున్నాడు. స ఆదిత్యం ఆగచ్చతి తస్మై స తత్ర విజిహితే యథా ఆ దంబరస్య ఖం తేన స ఊర్ధ్వ ఆక్రమతే. స చంద్రమ సమాగచ్చతి వాయుమండలము నుండి రథచక్రము యొక్క రంధ్రము వంటి మార్గములో అతడు ఇంకనూ పైకి ఊర్ధ్వముఖుడై సూర్యమండలము చేరుచున్నాడు. బ్రహ్మలోకమును పొందగోరు బ్రహ్మోపాసకులకు మార్గమధ్యంలో అడ్డుగా ఆదిత్య పురుషుడు ఉన్నారు. ఆయన కూడా ఆత్మోపాసన యొక్క పరిపక్వత గలవానిని తనేందు ఆడంబరము ఒక డమరుకము యొక్క ఛిద్రము చిల్లి వంటి మార్గము ద్వారా త్రోవను ఇస్తున్నారు. ఆ జీవుడు సూర్యలోకము నుండి ఆ విధంగా చంద్రలోకము చేర్చున్నాడు. తస్మై స తత్ర విజిహితే యథా దుందుభే హఖం తేన స ఊర్ధ్వ ఆక్రమతే. స లోకం ఆగచ్చతి అశోకమహిమం తస్మిన్ వసతి శాశ్వతీయః సమాహ. చంద్రుడు చంద్రలోకములో ఆత్మోపాసుకునికి దుందుభి నగారా అంత బయటకు వెళ్ళు ద్వారములో త్రోవచుపుచున్నారు. అట్టి మార్గముగుండా ఇంకా పైకి అభిముఖుడై ముందుకు సాగుచున్నాడు. మానసిక శారీరక శోకము లేనట్టి బ్రహ్మలోకము చేర్చున్నాడు. ఆ బ్రహ్మ లోకములో శాశ్వత అనంత సంవత్సరాలు శోకరహితుడై ఉంటున్నాడు. ఇతి బృహదారణ్యకోపనిషత్ సప్తమో అధ్యాయే గతి బ్రాహ్మణం నామ దశమో బ్రాహ్మణం.